రక్తం పుస్తకం 4వ భాగం. దీనిలో 2వ అంశం రక్త ప్రసరణ. యూరోపియన్ వైద్యులకి తెలియకపోవచ్చు, కానీ గాలెన్ భావాలని మెరుగులు దిద్దిన వారు వేరే ఉన్నారు. అలాంటి పురోగతిని సాధించిన వాడు సిరియాకు చెందిన వైద్యుడు ఇబిన్ ఆల్ నఫిస్. 1242లో ఇతడు శస్త్రచికిత్స మీద ఒక పుస్తకం రాశాడు. ఒక వెంట్రుకల నుండి మరో వెంట్రుకలకి రక్తం ప్రసారం కావడానికి గాలెన్ ఊహించిన రంధ్రాలు అసలు లేవన్నాడు ఇతడు. 2 వెంట్రుకలని వేరు చేసే గోడ బలమైనది, దట్టమైనది. అందులో నుంచి రక్తం స్రవించే ఆస్కారమే లేదు. అంటే మరి గుండెలో ఉన్న 2 పంపులకి మధ్య సంబంధమే లేదని అర్థమా? కాదు, కుడి వెంట్రుకల నుండి రక్తం ప్రసారం కావడానికి నఫీస్ మరో మార్గాన్ని సూచించాడు. గుండె కొట్టుకున్నప్పుడు ఎడమ వెంట్రుకల్లో ఉన్న రక్తం పల్మనరీ ధమని ద్వారా బయటికి పోతుంది. ఈ పల్మనరీ అన్న పదం లాటిన్లో ఊపిరితిత్తులని సూచిస్తుంది. ఆ ధమని రక్తాన్ని ఊపిరితిత్తులకి సరఫరా చేయటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఊపిరితిత్తులను చేరిన పల్మనరీ ధమని చిన్న చిన్న శాఖలుగా విడిపోతుంది. ఒక దశలో ఈ శాఖలు ఎంత చిన్నవి అవుతాయంటే సూక్ష్మదర్శనంలో తప్ప వాటిని చూడటానికి సాధ్యం కాదు. ఊపిరితిత్తుల గోడల్లో విస్తరించి ఉన్న ఈ అతి సూక్ష్మ రక్తనాళాలు ఊపిరితిత్తులలోకి వచ్చే గాలిని సేకరిస్తాయి. ఈ సూక్ష్మనాళాలు కలిసి కలిసి మళ్ళీ కంటికి కనిపించేటంత పెద్ద నాళాలు అవుతాయి. ఈ నాళాలు సిరలు. ఈ నాళాలు ఇంకా అలాగే కలిసి ఒక పెద్ద నాళంగా మారతాయి. ఆ నాళమే పల్మనరీ సిర. గాలి కలిసిన రక్తాన్ని ఈ పల్మనరీ సిర తిరిగి ఎడమ ఏట్రియంకి మోసుకుపోతుంది. తరువాత ఎడమ ఏట్రియంలోని రక్తం కిందకి దిగి ఎడమ వెంట్రుకల్లోకి చేరుతుంది. గుండె కొట్టుకున్నప్పుడు ఎడమ వెంట్రుకల్లో ఉన్న రక్తం అందులో కలిసిన గాలితో పాటు అయోర్టాలోకి ప్రవేశిస్తుంది. ఇది శరీరంలోకెల్లా అతిపెద్ద ధమని. ఇక్కడి నుంచి రక్తం శరీరంలో అన్ని భాగాలకి ప్రసారమవుతుంది. కాబట్టి గుండె పనిచేయటానికి 2 పంపులు ఎందుకు అవసరమో ఇప్పుడు అర్థమవుతుంది. బహుశా రక్తం కాలేయంలో రూపొంది గుండెని చేరి అక్కడి నుంచి శరీరం అంతటా వ్యాపించవచ్చు. కానీ అది ముందు కుడి ఏట్రియంకి, అక్కడి నుంచి కుడి వెంట్రుకలకి, అక్కడి నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళి ఊపిరితిత్తుల నుండి తిరిగి ఎడమ ఏట్రియంకి వచ్చి అక్కడి నుంచి ఎడమ వెంట్రుకలకి దిగి అక్కడి నుంచి శరీరం అంతటా వ్యాపిస్తుంది. రక్తంలో గాలి కలియటానికి కావలసిన ఏర్పాటు గుండెలో కుడి భాగం వల్ల ఏర్పడుతోంది. కాబట్టి రక్తం కుడి వెంట్రుకల నుండి ఊపిరితిత్తులకి తిరిగి వెనక్కి ఎడమ ఏట్రియంకి చేరుతుంది. ఆ విధంగా రక్తం నడిచే గతి చక్రికంగా ఉంది. కాబట్టి రక్తం సర్క్యులేట్ అవుతుంది అంటారు. ఈ లాటిన్ మాటకి చక్రగతిలో తిరగటం అనే అర్థం. గుండె నుండి ఊపిరితిత్తులను చేరి తిరిగి వచ్చే దూరం తక్కువ, కనుక దీనిని హ్రస్వ ప్రసారం అంటారు. కానీ ఎడమ వెంట్రుకల్ని విడిచిపెట్టి అయోర్టాలో నుంచి బయటికి ప్రవహించిన రక్తం ఎక్కడికి పోతుంది అన్న విషయం మీద ఇబిన్ ఆల్ నఫీస్ ఏమీ చెప్పలేకపోయాడు. బహుశా ఆ రక్తాన్ని శరీరం వాడేస్తుందేమో, అందుకే కాలేయంలో మళ్ళీ కొత్తగా రక్తం పుడుతుందేమో. అయితే ఆ రోజుల్లో ఊపిరితిత్తుల్లోని సన్నని రక్తనాళాలని, సూక్ష్మమైన ధమనులని, సిరలని ఎవరూ చూడలేకపోయేవారు. గాలెన్ ఊహించిన రంధ్రాలకు మళ్ళే ఇవి కూడా ఎవరికీ కనిపించలేదు. ఇబిన్ ఆల్ నఫీస్ చేసిన సూచనలో ఇదే దోషం.